అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్త, మేము నీకు కౌసరును ప్రసాదించాము, కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజు చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు. నిస్సందేహంగా నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు.